పక్షులు ఎలా ఎగురుతాయి? పుస్తకం 9వ భాగం. తిరుగుతున్నది ఒక చక్రం. అది గుండ్రంగా తిరుగుతోంది. అందులోని ఒక్కొక్క భాగానికి ఉన్న ఇనర్షియా వేరువేరుగా ఉంటుంది. చక్రం లోపలి భాగం వేగంగా తిరుగుతుంది. వెలుపలి అంచు అంత వేగంగా తిరగనవసరం లేదు, కానీ అది ఎక్కువ దూరం కదులుతుంది. ఇక ఇనర్షియాతో పాటు చక్రం తిరుగుతున్న వేగాన్ని కలిపితే కోణీయ చలనం అర్థమవుతుంది. చక్రంలోని అన్ని భాగాల కదలిక మీద కోణీయ చలనం ఆధారపడుతుంది. గుండ్రంగా తిరుగుతున్నది బొంగరం లాంటి వస్తువు అయితే దానిలోని ద్రవ్యరాశి సమంగా పరుచుకుని ఉంటుంది. కాబట్టి కోణీయ చలనాన్ని తేలికగా లెక్కించవచ్చు. కానీ తిరుగుతున్నది ఒక మనిషి. మనిషి ఆకారం ఒక క్రమంలో ఉండదు. ద్రవ్యరాశి ఒక ఇరుసు వెంట సమంగా విస్తరించి ఉండదు. పోలిక చెప్పాలంటే కుమ్మరి చక్రంలో ద్రవ్యరాశి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనిషి కోణీయ చలనాన్ని గుర్తించడం కష్టం. అయితే దానిని వాడుకోవటానికి కోణీయ చలనం లెక్కలు అవసరం లేదు. ఇనర్షియా లాగే యాంగులర్ మూమెంటం కూడా ఒకే రకంగా ఉండిపోతుంది. ఏదో అడ్డు తగిలితే కానీ అందులో మార్పు రాదు. ఇరుసు నుంచి తిరుగుతున్న భాగాల దూరం తగ్గిన కొద్దీ ఇనర్షియా తగ్గుతుంది. ఈ తగ్గుదలకు లెక్కలు విచిత్రంగా ఉంటాయి. ఇనర్షియా తగ్గి కోణీయ చలనం మాత్రం అదే పద్ధతిలో ఉంటే తిరిగే వేగం పెరుగుతుంది. కుమ్మరి సారే ఆకారం మారే వీలు లేదు. చేతులు చాచి తిరుగుతున్న మనిషి ఆకారం మారే వీలుంది. చాచిన చేతులు తలపైకి ఎత్తుతున్న కొద్దీ చక్రం పరిమాణం తగ్గినట్టు లెక్క. ఇరుసు నుంచి ఆకారపు అవతలి అంచులు ఉన్న దూరం తగ్గినట్టు లెక్క. కాబట్టి వేగం పెరగక తప్పదు. కాబట్టే స్కేటర్లు సెకనుకు 2 చుట్ల నుంచి మొదలు చేతులను పైకెత్తుతూ 10 చుట్ల దాకా తిరగగలుగుతారు. ఈ సిద్ధాంతం ఆధారంగా మన భూగోళం, అంతరిక్షంలోని ఇతర నిర్మాణాలు తమ చుట్టూ తాము తిరగటాన్ని గురించి వివరించవచ్చు. సౌరమండలం పుట్టుకకు కారణమైన ధూళిమేఘం అంతరిక్షంలో గుండ్రంగా కుమ్మరి సారెలాగా తిరుగుతూ ఉండేదని పరిశోధకులు లెక్కలు వేసి గమనించారు. మేఘంలోని అంశాల కారణంగా, అంటే వాటి గురుత్వాకర్షణ కారణంగా, అక్కడక్కడ పదార్థం దట్టంగా ఒకచోటికి వచ్చి చేరింది. ఈ ముద్దలే తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడుగాను మిగతా గ్రహాలుగాను రూపు చెందాయి. ధూళిమేఘం తిరుగుతూ ఉండేది, కాబట్టి ముద్దగట్టిన పదార్థం కూడా తిరిగింది. ముద్దల ఆకారం చిన్నది, కాబట్టి అవి మొత్తం మేఘం కన్నా ఎక్కువ వేగంగా తిరిగాయి. తిరుగుతున్న పదార్థం రాను మరీ కుదించుకుంది, అంటే స్కేట్ డాన్సర్ చేతులు పైకెత్తిన పద్ధతి అక్కడ కనిపించింది. కోణీయ చలనం మాత్రం తగ్గలేదు. అంతరిక్షంలో అడ్డు వచ్చే రాపిడి లేనేలేదు. మేఘంగా విస్తరించి ఉన్న పదార్థం కుదించుకుని చిన్న బంతిగా మారింది, గిరగిరా తిరగసాగింది. ఈ లెక్కన గ్రహాలన్నీ గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాయి. భూమి చుట్టూ మాత్రం వాతావరణం ఏర్పడింది. వాతావరణం కారణంగా కొంతపాటి రాపిడి మొదలైంది. కాబట్టి భూమి తిరిగే వేగం రాను తగ్గుతోంది. అయితే ఈ తగ్గుదల భూమి మీద అంశాల మీద ప్రభావం చూపజాలదు. వేగంలో తరుగుదల మరీ తక్కువ, కాబట్టి లెక్కలకు తప్ప తేడా తెలియడమే లేదు. కదలికలు చాలా రకాలుగా ఉంటాయని, వాటికి రాపిడి అడ్డుగా వస్తుందని అర్థమయ్యింది. భౌతిక శాస్త్రంలో ఈ రకం అంశాలు తెలుసుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి.